శ్రీమాన్ వెంకటనాథార్య కవిదార్కిక కేసరి వేదాంతాచార్యవర్యో మే సన్నిధత్తాం సదాహృది ఏకం వేగవతీ మధ్యే హస్తి శైలే చరిష్యతే ఉపాయఫలభావేన స్వయం వ్యక్తం బలం మహా. ఏకం వేగవతీ మధ్యే హస్తి శైలే చరిష్యతే ఉపాయఫలభావేన స్వయం వ్యక్తం బలం మహా. ఈష్టే గమయితుం పారమేష సేతురభంగురః యత్ర సారస్వతం శ్రోతః ఇచ్ఛామ్యతి విశంఖలం. జైతి జగదేక సేతుర్వేగవతీ మధ్యరక్షితో దేవః ప్రశమయతి యః ప్రజానాం ప్రథితాం సంసార జలధి కల్లోలాన్. విభాతు మే చేతసి విష్ణు సేతుః వేగాపగా వేగ విఘాత హేతుః అంభోజయోనేర్యదుభగ్యమాసీత్ అభంగరక్షాహయమేధదీక్ష. చతురాన సప్తదంతు గోప్త సరితం వేగవతీమసో నిరుంధన్ పరిపుష్యతి మంగళాని పుంసాం భగవాన్ భక్తిమతాం యథోక్తగారీ. శ్రీమాన్ పితామహవధూ పరిచర్యమాణః ఏతే భుజంగ శయనే స మహాభుజంగ ప్రత్యాదిశంతి భవ సంచరణం ప్రజానా భక్తానుగంతుని హయస్య గతాగతాని. ప్రశమిత హయమేధ వ్యాపదం పద్మయోనే శితజన పరతంత్రం శేషభోగే శయానం శరణముపగతాస్మ శాంత నిశేషదోషం శతమఘమణిసేతుం శాశ్వతం వేగవత్యాః. శరణముపగతానాం స్వయమాదేశకారి శమయతి పరితాపం సమ్ముఖ సర్వజంతోః. శతగుణ పరిణామ సన్నిధౌ యస్య నిత్యం వరవితరణ భూమా వారణాద్రీశ్వరస్య. కాంచీ భాగ్యం కమల నిలయా చేతసోభీష్ట సిద్ధి కళ్యాణానాం నిధిరవికల కోపి కారుణ్యరాశి. పుణ్యానాం నః పరిణితిరసో భూషయన్ భోగి శయ్యా. వేగాసేతం జైతి విపులో విశ్వరక్షైక హేతు. కాంచీ భాగ్యం కమల నిలయా చేతసోభీష్ట సిద్ధి కళ్యాణానాం నిధిరవికల కోపి కారుణ్యరాశి. పుణ్యానాం నః పరిణతిరసో భూషయన్ భోగి శయ్యా. వేగాసేతం జైతి విపులో విశ్వరక్షైక హేతు. వేగాసేతోరిదం స్తోత్రం వెంకటేశేన నిర్మితం ఏ పఠంతి జనాస్తేషాం యథోక్తం గురుదే హరిః. వేగాసేతోరిదం స్తోత్రం వెంకటేశేన నిర్మితం ఏ పఠంతి జనాస్తేషాం యథోక్తం గురుదే హరిః. కవితార్కిక సింహాయ కళ్యాణ గుణశాలినే శ్రీమతే వెంకటేశాయ వేదాంత గురవే నమః. ఇది కవితార్కిక సింహ సర్వతంత్ర స్వతంత్ర వేదాంతాచార్య కృతిషు వేగాసేతు స్తోత్రం సమాప్తం.